వేద వేదాంత సుస్నాతే గీతాయా అపి కర్తరి పరితాపవతి వ్యాసే ముహ్యత్య జ్ఞానసాగరే తదా త్వయా పురా ప్రోక్తం చతుశ్లోక సమన్వితం తదీయ శ్రవణాత్ సద్యో నిర్బాధో బాదరాయణహం. అస్య శ్రీమద్ మహాభాగవతస్య కించిత్ వైశిష్ట్యమస్తి యత్ మహాభాగవతస్యాపి సారః కశ్చిదస్తి చతుశ్లోకీ భాగవతమిది. తస్య చతుశ్లోకీ భాగవతస్య ఇయం కథా ప్రస్తూయతే యత్ భాగవతస్యాపి కథాసారః చతుశ్లోకీ భాగవతమిది. తద్ శ్రీమద్భాగవతే ద్వితీయస్కంధే నవమే అధ్యాయే ద్వాత్రింశాత్ శ్లోకాద్ ఆరభ్య ఇదమేవాసమేవాగ్రే ఇత్యారభ్య పంచత్రింశం శ్లోకం యావత్ చత్వారః శ్లోకాః తే చతుశ్లోకీ భాగవతమితి ప్రసిద్ధాః. ఇదం చతుశ్లోకీ భాగవతం నామ పురా భగవత బ్రహ్మణే ఉపదిష్టం ఇది తత్ర అస్తి. తచ్చ పునః నారదః తస్య బ్రహ్మణ సేవయా ఉపలబ్ధవాన్. తదపరం సరస్వతీ నదీ తటే బ్రహ్మతత్వ విజ్ఞానార్థం ధ్యానమాచరతే వ్యాసాయ సోయం నారదస్తదిదం ఉపదిదేశ ఇది ఇయం కథా అపి తత్ర ప్రస్తూయతే. తస్మాత్ తాదృశం చతుశ్లోకీ భాగవతం అస్తి కిల తత్ భవతా ఏవ నారదేన ఇవ వ్యాసాయ ఉపదిష్టమస్తి. తదిదమత్ర ఉచ్యతే వేద వేదాంత సుస్నాతే వేదే వేదేషు వేదాంతేషు అపి సమ్యక్ స్నాతే వ్యాసే గీతాయాః అపి కర్తరి స ఏవ గీతాయాః అపి కర్తా భవతి వ్యాస ఏవ గీతాయాః అపి కర్తా భవతి తస్మిన్ పరితాపవతి పరితాపేన క్లిశ్యమానే సతి అజ్ఞానసాగరే ముహ్యతి. కిమిదం బ్రహ్మతత్వమితి అజ్ఞాత్వా సంతప్యమానే సతి తదా త్వయా నారదేనైవ పురా ప్రోక్తం ఇదం చతుశ్లోకసమన్వితం. చతుశ్లోకసమన్వితం చతుశ్లోకీ భాగవతం నామ తదిదం తదీయ శ్రవణాత్ సహ బాదరాయణః. బాదరాయణో నామ వ్యాసః. సద్యః నిర్బాధః అజాయత. భాగవతతత్వభూతాత్ చతుశ్లోకీ భాగవతాఖ్యాత్ తస్మాత్ వ్యాసః సద్య ఏవ నిర్బాధః అజ్ఞానసాగరాన్ నిర్బాధో జాతః ఇతి తత్ర కథా స్తూయతే. తస్మాత్ త్వయైవ చతుశ్లోకీ భాగవతం వ్యాసాయ ఉపదిష్టం పురా తస్మాత్ చతుశ్లోకీ భాగవతస్య ప్రాధాన్యం త్వయా జ్ఞాతం ఖలు. పునస్తత్ర పునరత్ర భాగవత కథాయాం కిం కస్తే సంశయః ఇతి కుమారాణాం పృచ్చామి.